141 కకారార్థ సం భా కకారాజ్జాతకం బ్రహ్మ ఇతి శృత కకారస్య బ్రహ్మార్థకత్వేన తద్వ్యతిరిక్తస్య అతదర్థస్య బాధితత్వాత్ ఓం కకారరారయే నమః ఆం వి కం బ్రహ్మ కం అనగా బ్రహ్మ యను శృతిసచనమునలన కకారము బ్రహ్మార్థక బ్రహ్మార్థకమగుట చేతరకమగుట చేత తద్వ్యతి రకమైన క్రకారస్య తిరిక్తమైన అతదర్థము అనగా తత్ శబ్దముచే ప్రతిపాదింపబడు బ్రహ్మ కంటే భిన్నమైన యరము బాధిత మగుట వలన పరమేశ్వరి కకారార్థ యని భజనీయగుచున్నది. పంచదశి మంత్రస్థమైన రెండన కూటమునందలి మూడవ బీజాక్షరమైన కవర్ణముచే కామేశ్వరాంక నిలయైన కామేశ్వరి దేవి ప్రతిపాదింపబడుచున్నదని సంప్రదాయము. 219 శంకర గ్రంథరత్న